46 ఈశానాది బ్రహ్మమై సం భా ఈశానాది బ్రహ్మమై 1 ఈశాన తత్పురుష అఘోర వామదేవ సద్యోజాతాఖ్యాని పంచ బ్రహ్మాణి తాని మయం స్వరూపమస్య అస్తీతి సా తథా అథవా ఈశాన ఆదిరేషాం తే తథా అధికారి పురుషాః విష్ణు బ్రహ్మేంద్రాదయ తేషామపి తత్తన్నామ రూప విశిష్టాన మహంబుద్ధిమత మంతర్యామి స్వరూపేణ బుద్ధి ప్రేరక సచ్చిదానంద స్వరూప పరబ్రహ్మానంద ప్రకాశ మనా స్ఫురతీతి తథా ఓం ఈశానాది బ్రహ్మమయ్యే నమః సదో ఆం వి ఈశాన తత్పురుష అఘోర వామదేవ జాతనామాదులతో ఒప్పారు పంచబ్రహ్మలు స్వరూపములుగా గలది గావున శ్రీ లలితా పరాభట్టారిక ఈశానాది బ్రహ్మమయ్యను నామముతో స్తుచున్నది తింపబడు అథవా నామరూప విశిష్టులు అహంబుద్ధిమత్త విశిష్టులు ఈశానాది అధికారిక పురుషులునైన విష్ణు బ్రహ్మ ఇంద్రాదులయ్యందు సైతము అంతర్యామి స్వరూపముతో నుండి బుద్ధిపూర్వకము సచ్చిదానంద స్వరూపమునైన పరబ్రహ్మానంద ప్రకాశాత్మగా ప్రకాశించుచున్నది గావున పరమేశ్వరికి ఈశానాది బ్రహ్మమయి యను నామమన్వర్థము. 125 శంకర గ్రంథరత్నావళి విశేష సచ్చిదానంద స్వరూపము నిశ్రియము శాంతము అని ఉపనిషత్తులుర్ఘోషించుచున్నవి ఆ పరమేశ్వర తత్వము నిష్క్రియమని చెప్పినప్పుడు దానికి కర్తృత్వము చెప్పుట పొసగదుగదా. బుద్ధి ప్రేరకమని చెప్పుట వలన కర్తృత్వము చెప్పినట్లగుచున్నది. సచ్చిదానంద రసఘనమైన చైతన్యమునకు కర్తృత్వం అంగీకరించినచో అద్వైత స్థితికి భంగము వాటిల్లిచున్నది. ఇది ఎట్లు సంగతమగునని యా శంకింపజనదు. గాయత్రి మంత్రములో ధియో యో నః ప్రచోదయాత్ అని మంత్రలింగము కన్పట్టుచున్నది. మా బుద్ధినృత్తులను ఏ దేవుడు ప్రేరేపించుచున్నాడో ఆ సవితృదేవుని శ్రేష్టమైన తేజస్సు నుపాసించుచున్నామని గాయత్రి మంత్రార్థము. ఈ రీతిగానే వేద సశాస్త్ర పురాణ ఇతిహాసాదులలో ఎడనెడ సచ్చిదానంద చైతన్యమునకు కర్తృత్వ ప్రేరకత్వములు చెప్పబడినవి. అట్టి స్థలములలో ఇట్లు సమన్వయము చేయనగునో శ్రీ వ్యాసభట్టారకులు యుక్తి పురహసరముగా ఇట్లు వివరించినారు. 1 అనాపన్న వికారసన్ అయస్కాంతన దేవయః బుద్ధ్యాదీంస్ చాలయేత్ ప్రత్యేక సోహ మిత్యవధారయ. 5 అయస్కాంతము తాను కదలకయే ఇనుమును కదిలించుచున్నది. ఆ రీతిగానే ప్రత్యక్చైతన్యము తాను నిష్క్రియమయ్యు బుద్ధ్యాదులను కదిలించుచున్నదని భాసము. 126 లలితా త్రిశతీ భాష్యం కావున అయస్కాంతమునకు సాధనమేమున్నది? ఏదీ లేదు. అయస్కాంతమునందు చాలకత్వ లక్షణము లేనిచో ఇనుప ముక్కలో చలనమెట్లు కలుగుచున్నది. కావున అయహపిండమునందు గన్పట్టు టూ చలనమును బట్టి బట్టి అయస్కాంతము నందు కర్తృత్వ ధర్మము గలదని యుక్తివాదులు చెప్పుదురు. ఇట్లు చెప్పుటయు యుక్తిసహము కాదు. ప్రత్యక్ష గోచరము కాని చాలక శక్తిని అయస్కాంతమునందు ఊహించుటలో ఔచిత్యము లేదు. కావుననే శ్రీ వ్యాస భట్టారకులు మరి యొక్క శ్లోకములో ఈ రీతిగా వివరించియున్నారు. కర్తృత్వమును నిరు కాని యస్య సన్నిధిమాత్రేణ దేహేంద్రియ మనోధియః విషయేషు ప్రవర్తస్తే తద్భామ్యత్యవధారయ. దేవి యొక్క సాన్నిధ్యమాత్రము చేతనే దేహేంద్రియ మనోబుద్ధులు విషయములందు ప్రవర్తించుచున్నవో ఆ తత్వమును బ్రహ్మయ్యని తెలుసుకొను మని భానము. ఇట సంయోగ సమవాయ సంబంధములు కారణములు కాసిని తెలియనగును. కావుననే ఉపాసనా సంప్రదాయములో శ్రీ వనదుర్గాదేవిని సంవిత్ స్వరూప బిసకందలకందరూపాయని స్తవము చేసినారు. పరమేశ్వరి కలదని మనకెట్లు తెలియను? మన హృదయములో నావిర్భవించియున్న బుద్ధి క్షణక్షణము అంకు. 127 శంకర గ్రంథరత్నావళి రించుచున్నది. బుద్ధి ఎనెడి మలుకకు కారణరూపమైనది, పరాశక్తి ఎనెడి తామరదుంప. ఆ బిసకందడము తామర భూమి దుంప నుడి బుద్ధి అంకురించుచున్నది. జలముగాని గాని ఆ దుంపకు ఆధారమై యుండవలేను. భూజలాది నుండి యంకుర ముగ సాన్నిధ్యము చేతనే తామరదుంప ఇంచుచున్నది. ఆ రీతిగా బిస్కందర స్థానభూతురాలైన పరమేశ్వరికి ఆధారము సచ్చిదానంద చైతన్యము తత్సన్నిధి మాత్రము చేతనే పరమేశ్వరి నానా నామరూపాత్మక జగత్తుగా ఆవిర్భవించి వికసించుచు సమస్త క్రియాకారిణీయగుచున్నది. కావున ఆధారమగు చైతన్యము యొక్క సాన్నిధ్యము చేతనే ఆధేయ మగు పరమేశ్వరి యందలి గుణములు బహిర్గతములే స్ఫురించుచున్నవని గ్రహింపనగును